రెండు. ద్వితీయ వల్లీ నాయమాత్మా ప్రవచనేన లభ్యో. శ్రీయమధర్మరాజు, ఓ నచికేత, నీ పట్టుదల నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందయ్యా. చాలా మంచిది. అవును, ఈ జీవుని ఈ దృశ్య ప్రపంచం నుండి నిరంతరం రెండు వేరువేరు రకాలైన విశేషాలు సమీపిస్తున్నాయి. అవి ఏమిటో చెబుతాను, విను. అన్యత్ శ్రేయో, అన్యత్ ఉతవ ప్రేయః. ఒకటి, ప్రేయస్సు ఇంద్రియములకు ప్రియంగా ఉంటాయి, కాని కాలక్రమేణా వాటిని ఆశ్రయించిన వారిని జన్మకర్మబద్ధులుగాను లోక వ్యవహార నిబద్ధులుగాను చేసివేస్తూ ఉంటాయి. వీటిని ఆశ్రయించినవారు ఏ ఆశయంతో పుట్టారోంది పొందలేక చివరికి జీవితాశయము నుండి, లక్ష్యము నుండి పతనం, చ్యుతి పొందుతున్నారు. ఏ ఉద్దేశ్యముతో ఈ మానవజన్మ పొందాలి అని భావించి ఎంతో శ్రమించి ఈ అవకాశము సంపాదించుకున్నారో అది జీవితమహదాశయం. అంతేగాని ఇక్కడ ఏదో పొందటము, కలిగియుండటము, సొంతమనిపించుకోవటం, చివరకు వదలి ఎటో పోవటము, ఇవి జన్మకు ముందటి ఆశయాలు కావు కదా. ఇంద్రియ ప్రియములైన దృశ్య విశేషాలు వాస్తవమైన క్షేమమును ప్రసాదించజాలవు. రెండు, శ్రేయస్సు ఇవి కూడా ప్రతి జీవుని సమీపిస్తూనే ఉన్నాయి. అయితే అవి పైకి ఇంద్రియములకు ప్రియంగా కనబడకపోవచ్చు, కాని ఈ దేహము పొందిన జీవునికి దేహానంతరము కూడా శుభప్రదము, సుఖప్రదము, ప్రశాంతప్రదము అయి ఉంటున్నాయి. దేవీగుణములు, భక్తిజ్ఞానయోగ సాధనలు మొదలగునవి శ్రేయోపదములు. అయితే ఈ జీవులు చేస్తున్నదేమిటి? అనేకమంది తమను సమీపిస్తున్న విషయ పరంపరలను, వ్యవహారముల పర్యవసానములను పరిశీలించటం లేదు. ఇది ప్రేయస్సా, శ్రేయస్సా అని విచారణతో గమనించకుండానే వాటిని ఆశ్రయిస్తున్నారు. మందబుద్ధి గలవాడేమో వివేచన చేయకుండా ప్రేయోమార్గం అనుసరిస్తూ ఇంద్రియములకు ప్రియంగా ఉండే వస్తు, విషయ, వ్యవహార పరంపరలను కోరుకుంటున్నాడు. శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణితే సుతీక్షణము, సునిశితము, విస్తారము, ఉత్తమము, షార్ప్ అండ్ హైటస్ట్రాటా అయిన బుద్ధిగలవాడు శ్రేయ ప్రేయ పర్యవసానములను ముందుగానే గమనిస్తున్నాడు. ప్రేయస్సును ప్రక్కకి నెట్టి శ్రేయో విశేషములనే అభిప్రేయముగా, అత్యంత ఇష్టముగా కోరుకుని బాగుపడుచున్నాడు. జీవితము అనే అవకాశమును సద్వినియోగపరుచుకుంటున్నాడు. ప్రేయోమార్గం అనుసరించువాడు దృశ్యములో అవి కావాలి, ఇవి కావాలి అని మననం చేస్తూ యోగక్షేమాలను, ఏవో ఇంకా లాభించాలని, ఉన్నవి పోకూడదని ఆశిస్తూ ఆశ్రయిస్తూ నిన్న మార్గాలు, ద పాథ్స్ పేవింగ్ వే టు లోవర్ ఫిజికల్ ఫార్మ్స్ కోరి తెచ్చుకుంటున్నాడు. శ్రేయోమార్గం ఎన్నుకున్న ధీరుడు ఇక ప్రపంచంలో ఏదో పొందాలి, ఏదో కావాలి, ఏదేదో తొలగాలి, ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పటికీ ఇది సంపాదించి అది ఎప్పటికో ఏదో విధంగా అట్లా పొందాలి, ఇటువంటి ప్రేలాపనలన్నీ మొదలంట్లా త్యజించి ఉంటున్నాడు. నాకు శాశ్వతమైన శ్రేయస్సు ఏ మార్గంలో, ఏ ప్రవర్తనచే, ఏ ప్రయత్నంతో, ఏ అవగాహన వలన, ఏ అభ్యాస ఫలంగా, ఏ కార్యక్రమాల ద్వారా సిద్ధిస్తుంది అని బుద్ధితో గ్రహించి జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. ఓ నచికేత, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నదయ్యా. ఎందుచేతనంటావా? సత్వం ప్రియాన్ ప్రియరూపాశ్చ కామ నా అభిధ్యాయన్ నచికేతో అతిరసాక్షిహ. పైపైన ప్రియరూపంగా ఉండే వస్తుజాలాన్ని కోరుకోకుండా ప్రక్కకు నెట్టివేస్తున్నావు, పరతత్వాన్ని కోరుకుంటున్నావు. జనులలో అనేకులు ఈ దృశ్య జగత్తులో ఏవేవో పొందాలనే ఆవేశంతో, ఏదో పొందలేదనే ఆవేదనలలో మునిగి తేలుతూ ఆయుష్ను, అవకాశాలను బూడిదపాలు చేసుకుంటున్నారే. అవును, నీవు తలచినట్లు, చెప్పినట్లు అవిద్య, విద్య, ఈ రెండు ఒకదానితో మరొకదానికి సాపత్యమెక్కడిది? ఈ రెండూ ఒకదానికి మరొకటి బహుదూరమైనవి. అవిద్య ఉన్నది చూచావు, దాని అంతిమ ఫలితాలన్నీ ఆనందమునకు దూరంగా చేసివేసేవే, విపరీత ఫలాలను తెచ్చిపెట్టేవే. ఈ లోకంలో అనేకమంది గొప్ప విషయాలనుకునే ధనము, ప్రతిష్ట, గృహాలు, రాజ్యాలు ఇవన్నీ చూచుకుని వాటిలో మునిగి తేలుతూ ఆశనిరాశదురాశ పేరాశల జాడ్యంతో తమకు కలుగబోయే తదనంతర విపరీత పరిణామాలేమిటో గమనించటమే లేదు సుమా. అనేకులను క్షణంలో ప్రలోభంలో ముంచెత్తుతున్న ప్రాపంచిక సంపదా వ్యవహారాలు నీవు కోరుకోనేలేదు. మంచిది, విద్యను కోరుకున్నావు. నత్వా కామా బహవో లోలుపంత. కొందరి గతిని చూస్తూ ఉంటే నాకు అయ్యో అనిపిస్తోందయ్యా. అవిద్యాయాం అంతరే వర్తమానాహ, స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. ఎప్పుడో ఏదో జరుగుతుందంటే ఇప్పుడెందుకు విచారం? ఇప్పటికీ ఎట్లాగొట్లా హాయిగా తిని త్రాగి పొంది ఏదైనా చేసి ఆనందిద్దాం. ఇప్పుడు హాయిగా ఉండటం, తినటం, త్రాగటం, అనుభవించటం, ఏదో మార్గంగా ఇంత సంపాదించి సొమ్ము చేసుకోవటం, వెనుక వేయటం ముఖ్యం. ఇక అధ్యాత్మ విద్య, అది ముసలివాళ్లమైన తరువాత చూచుకుందాం. తొందరేమీ లేదు అని తలుస్తున్నారు. శాస్త్రములు హెచ్చరిస్తూనే ఉన్నాయి, తాను వినరు. వినకపోగా వినేవారిని చూచి అవహేళన, మాకన్నీ తెలుసు, ఏమిటి ఈ శాస్త్రాలు, ఎందుకొచ్చిన భక్తి జ్ఞానాలు అని తలచి వాటిని తిరస్కరిస్తున్నారు. పుణ్యం లేదు, పాపం లేదు, జ్ఞానం లేదు, శాస్త్రం లేదు, ఇప్పుడు హాయిగా ఉంటే చాలదు అని కూకలెడుతున్నారు. హాయిగా ఉండక ఎందుకొచ్చిన సాధనలు? ఏమీ అవసరం లేదు, మాకు తెలియదా? పిచ్చివాళ్లే శాస్త్రవిధులు, గుళ్ళు, గోపురాలు, సాధనలు, పూజలు అంటూ ఉంటారు. వాళ్లే తెలివితక్కువ వాళ్ళు, మేమే తెలివిగలవాళ్లం. ధనము, హోదా, అధికారం, పేరు, ప్రతిష్ట, ఇళ్ళు, వస్త్రాలు, స్త్రీ సహవాసాలు ఇవన్నీ ముఖ్యం. మూల కూర్చుని ఏదో దేవుడు, భక్తి, యోగం, జ్ఞానం అనుకుంటూ చివరికి ఏమీ పొందక ఏడుస్తూ కూర్చోవాలా అని తమ కుమార్గం ప్రచారం చేస్తున్నారు. అట్టివారు ఆయా ప్రాపంచిక విషయాలలో పడుతూ లేస్తూ అనేక సుఖదుఃఖాలకు దాసులే వర్తిస్తూ మరొక విపుగా శ్రేయోమార్గం విపు ప్రయాణించే వాళ్లని చూచి అపహాస్యం కూడా చేస్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే తానే గ్రుడ్డివాడు, ఇక తాను గ్రుడ్డివాడన మరొకరిని నడిపించటం. ప్రేయోమార్గం ప్రచారం చేసేవారు అట్టివారు. అంధేనవ నియమానా యథా అంధాహ. ఆశ్చర్యం చూచావా? సాంప్రదాయము, దేహమునకు ఆవల, నా స్థితి, గతులు ఎట్టివి అని అనేకమంది జనులు పరిశీలించరాయే. అవును, న సాంప్రదాయః ప్రతిభాతి బాలం, ప్రమాద్యంతే విత్తమోహేన మూఢం. పసిబాలురవంటి వారికి ఏది తెలుసుకోవాలో, ఏది ఏ విధంగా ఉద్దేశించి ఆచరించాలో ఏం తెలుస్తుంది? ఈ ధన మాన జన వ్యవహారాలలోపడి అజాగరూకులే అహంకార మమకారాలను పరిపోషించుకుని జీవిస్తూ ఆహా ఇదీ బ్రతుకంటే అని అనుకుంటున్నారు. తమ గతి తెలియకపోయినా జ్ఞానము దృష్ట్యా అజాగరూకమైన భౌతిక విషయాలు ప్రచారం చేసుకుంటూ పోతున్నారే. ఇప్పుడింతే తినటం, త్రాగటం, సంపాదించటం, అనుభవించటం, ఇక ముందు లేదు, తరువాత లేదు. ఎవడు చూడొచ్చాడు? ఇప్పటి తరువాత గురించి ఆలోచించకండి. అయం లోకో నాస్తి పర ఇతి మాని మృత్యువు తరువాత ఏమవుతుందో ఇప్పుడెందుకు? ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు చూచుకుందాం, అంతే. ఆ తరువాత గురించి ఇప్పుడేమీ చెప్పకండి. అని బోధిస్తూ తమను తామే మోసం చేసుకుంటున్నారు. ఇతరులను కూడా మోసం చేస్తున్నారు. చదువెందుకు? హాయిగా అల్లరి చేద్దాం, తరువాత సంగతి తరువాత చూచుకుందాం అని పలికే పిల్లవాళ్ల గోలలాగా ఉన్నాయి అనేక మంది జీవుల జీవిత వ్యవహారాలు. అటువంటి అజ్ఞానులకు జీవుల గతి ఏమిటంటావా? జీవితమంతా వృధాగా గడిపి చివరికి నా పాశాలలో మరల మరల అనేకసార్లు చిక్కుకుంటున్నారు. పునః పునః వశం ఆపద్యతే మే. ఓ నచికేత, నీవు మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి అనే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నకు వచ్చావు. మంచిది, నీకు కొన్ని తాత్విక రహస్యాలు చెబుతాను. పరతత్వము మహనీయ ప్రతిపాదితమైనది. అట్టి శాస్త్ర మహనీయ ప్రవచితమైన తత్వ విశేషాలు చెప్పుచూ ఉండగా మృత్యువు గురించి నీకు అవగతమవుతుంది. అయితే తాత్విక విశేషాలు నీకు బోధించబోయే ముందు ఒక్క మాట చెబుతాను, విను. శ్రవణాయాం బహుభ్యః యో న లభ్యః శృణ్వంతోపి బహవో యం న విదన్హ. మనం ఎంతగానో తత్వశాస్త్రం చెప్పుకోవచ్చు, చెప్పుకోవాలి కూడా. మంచిదే, అయితే కేవలం విన్నంత మాత్రం చేత తత్వజ్ఞానం లభిస్తుందా? శాస్త్రజ్ఞానం వేరు, తత్వానుభూతి వేరు. అందుచేత వినే విశేషాలు నీకు నీవు అనుభవిక వేద్యం చేసుకోకపోతే నీవు విని ఏం లాభం? నేను వినిపించి ఏం ప్రయోజనం? అది ఎంతగానో వినినా లభించకపోవచ్చు, ఎంతగానో చెప్పినా. ఆ చెప్పేవాడికే అనుభవం కాకను పోవచ్చు కూడా. కనుక ఈ చెప్పటం వినటం మనిద్దరికీ స్వానుభవమైనప్పుడే ఇరువురికి ప్రయోజనం. ఆశ్చర్యో వక్త కుశలో అస్య లబ్ధాః, ఆశ్చర్యో జ్ఞాత కుశల అనుశిష్టః. చెప్పేవాడు అత్యంతాశ్చర్యమైన, చెప్పే చాతుర్యం కలవాడు. వినేవాడు మహత్తరమైన, వినే చాతుర్యం కలవాడు. అయినప్పుడే మన ఈ గురు శిష్య సంవాదము మనకు ఉత్తమ ప్రయోజనం ప్రసాదించగలదు, మనకు అనుభవిక వేద్యం కాగలదు. కనుక నేను అత్యంత శ్రద్ధ కుశలతలతో నీకు బోధించగలగాలి, నీవు శ్రద్ధ కుశలతలతో వినగలగాలి. సర్వాత్మకుడగు పరమేశ్వరుని కరుణచే మన ఈ గురు శిష్య సంబోధన క్రమము అగు పరమాత్మ జ్ఞానము ఉభయ కుశలంగా ప్రకాశించునుగాక. మొట్టమొదట నీవు మృత్యు తదనంతర స్థితి అనే విషయం గురించి అడిగినప్పుడే నేను ఎంతో సంతోషించాను. అయినా కూడా నీకు అనేక లోక సామాన్యములైన ప్రలోభాలను, గృహాలు, రాజ్యాలు, స్త్రీలు, దీర్ఘాయుష్షు, సంపద, ప్రాభవము, పాపులారిటీ మొదలైనవి వరాలుగా ఇవ్వబోయాను. ఎందుకో తెలుసా? తత్వజ్ఞానమునకు నీవు సంసిద్ధుడవో కాదో కొంచెం పరీక్షించాను. ప్రాపంచక విశేషాలు, సంపదలు మొదలైన వాటి పట్ల దృష్టి ఆకర్షణ జయించని వారికి తత్వశాస్త్రం చెప్పటం చెవిటివాని ముందు శ్రావ్యంగా లయబద్ధంగా శంఖం ఓదటం వంటిది. అట్టి ప్రవచనము వలన నీకు నాకు ప్రయోజనం ఉండదు. ప్రాపంచకమైన దృష్టి, ధ్యాస, భావన, ఆశ, అభిప్రాయము, అభిరుచి, ఉద్దేశ్యము మొదలైనవన్నీ సమబుద్ధిచే క్రమంగా అధిగమించాలి. అట్లా అవగాహన సంపాదించుకున్నవాడు మాత్రమే అతి సూక్ష్మమగు విషయాలు గ్రహించగలుగుతాడు. ప్రాపంచక ప్రయోజనములను అధిగమించలేని బలహీనులకు ఎంతగా చెప్పినా, వారు మరింకెంతగానో వినినా, విచారణ చేసినా అట్టివారు నీవు తెలుసుకోవాలనుకున్న మృత్యు తదనంతర స్థితిగతి విశేషాలు గ్రహించలేరు. ఎందుచేతనంటే కొమ్మ దేహ సంబంధము చేత ఏర్పడిన అనుబంధరూపము అనతగిన ఇంద్రియ విషయ ప్రపంచమే నా యొక్క స్వరూప పరిధి అను బలీయమైన బుద్ధితో తన్మయుడ ఉన్నవానికి ఎప్పటికీ యథాతథము, దేహ వ్యవహారములకు ఏమాత్రము సంబంధించనిది. సర్వదా కేవలము అగు స్వస్వరూపము గురించి బోధించటమెట్లా? ఇంకొక విషయం, అనుభవజ్ఞులగు మహనీయుల దగ్గర చేరి వారి వద్ద విని తెలుసుకోవలసినదే ఈ ఆత్మ విద్య. అది గ్రహించటానికి వేరే ఉపాయం లేదు, ఎందుకంటే అది ప్రపంచమును అధిగమించి పరిశీలించటం వంటిది. అంతేగాని ప్రపంచంలోని ఒక వస్తువునో విషయమునో చూచి ఇంద్రియములతో గ్రహించటం వంటిది కాదు. అది అణువుకంటే అతి సూక్ష్మమైన విషయం. కేవలం తర్క వితర్కములు చేస్తే గ్రహించగలిగేది కాదు. అనుభవజ్ఞులగువారు వారి యొక్క స్వానుభవ దర్శనము వివరించి చెప్పితే మాత్రమే గ్రహించగలం. తదితర శాస్త్రాల వలె అది తెలివితేటలున్నంత మాత్రాన ఏదో చదివియో తర్కించియో మరుక్షణం గ్రహించబడేది కాదు. సుజ్ఞానులకు మహనీయులు ఉన్నారు. వారి వద్ద శ్రద్ధగా విని వారి అనుభవము అనుభూతులను గ్రహించాలి. ప్రాపంచిక విషయాలను ప్రక్కకు నెట్టగల బలమైన సుతీక్షణమైన బుద్ధితో విని అవగాహన చేసుకోవాలి. ఏ పరమసత్యము గురించి నీవు తెలుసుకోవాల్సిందే అనే సత్యధృతి పట్టుదల ఉత్సాహము చూపించావో. అట్టి సంసిద్ధత లేకపోతే అద్దానిని ఎవ్వరూ గ్రహించనే లేరు. ప్రాపంచక సంబంధములు ఎట్లాగన్నా ఉండని, నాకు మాత్రం నా గురించిన సత్యము తెలియవలసిందే అనే సత్యధృతిని ప్రకటించావు. నాకు సంతోషము ఆశ్చర్యము కూడా నీ పట్టుదలను చూచి కలుగుచున్నాయి. అవును, నీవు చెప్పింది వాస్తవమే. ఈ జగత్తులో జీవించి ఉన్నంతవరకు అనేక మంది జీవులు ఏవేవో విశేషాలు వస్తుజాలములు మొదలైనవి పొందాలని తాపత్రయం పొందుచున్నారు. నాకు తెలుసు, అదంతా వృధా ప్రయాసయే. అట్లా ఏది పొందాలని అనేక మంది జనులు విశేషంగా ఉత్సాహపడుచున్నారో అవన్నీ అనిత్యము అధ్రువము. నహి అధ్రువన్హ ప్రాప్యతే హి ధ్రువం తత్. అనిత్యమైన వస్తువు పొందాలనే ఆశయం నిత్యమైన ఆనందాన్ని అందించగలదా? లేనే లేదు. జనులు ఇది గ్రహించక యజ్ఞాదులను అనిత్యమగు స్వర్గాది లోకాల కొరకై నిర్వర్తిస్తూ చివరికి అనిత్యమైనవి పొంది నిత్యానందమును లేక అను నిత్యమగు ఆత్మస్థానమును అందుకోలేకపోతున్నారు. దే ఆర్ మిస్సింగ్ పర్మనెంట్ హ్యాపీనెస్. ఇప్పుడు నీకు నచికేత యజ్ఞం చెప్పాను చూడు. అటువంటి సర్వయజ్ఞాలు అనిత్య ద్రవ్యములతో నిర్వర్తించబడేవే. వాటి లోక సంబంధమైన కర్మఫలములు అధ్రువమే. అయితే అనిత్య ద్రవ్యములతో నిర్వర్తించబడే యజ్ఞాదులు నిత్యమైన పరతత్వమును ఆత్మజ్ఞానమును పొందాలనే ఆశయంతో నిర్వర్తించి నిత్య వస్తువును పొందవచ్చు. సుమా, అనిత్యమగు జీవితమనే అవకాశం ఉపయోగించి నిత్యమగు వస్తువును నేను సంపాదించుకున్నాను. అట్లాగే ఎవరైనా సంపాదించుకోవచ్చు. అట్లా కాకుండా కోరికలు ఫలించాలని, ఇప్పటికన్నా ఇంకేవేవో దృశ్య విషయాలు సముపార్జించాలని నీవు అనుకోలేదు. అవన్నీ నీకు నేను ఇవ్వచూపినా కూడా నీవు అందుకు లోబడక తాత్విక జ్ఞానం తత్ లేక పరమాత్మకు సంబంధించిన విజ్ఞానం కోరుకున్నావు. సంతోషము ఆత్మదర్శనము తం దుర్దర్శనం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. నీవు అడిగిన దేహమునకు అతీత విషయమైన దేహతదనంతర జీవస్వస్వరూపస్థితి సులభంగా చూడగలిగేది గ్రహించగలిగేది కాదు. అది అత్యంత సూక్ష్మమైన విషయం. దేహమునకు సంబంధించని, దేహముతో జనించక దేహముతో నశించక ఉండే ఈ జీవుని స్వస్వరూపమే అందుకు సమాధానము. అదే ఆత్మతత్వ స్వరూపము. అట్టి ఈ జీవుని ఆత్మస్వరూపం కళ్లకు కనిపించేది కాదు. అది అనుభవమగుచున్న సమస్తమునందు అంతటా అరతర్లీనంగా ప్రసరించి ఉన్నట్టిది. అత్యంత రహస్యంగా అంతటా ఏర్పడి ఉన్నట్టిది. సర్వజీవుల హృదయగుహలో దాగి ఉన్నట్టిది. ఈ శరీరంలోనే సర్వదా వేంచేసియే ఉన్నట్టిది. ఈ శరీరము కూడా అద్దాని చమత్కారమే. అట్టి ఆత్మ పురాతనమెనది. అయ్యది ఆత్మ సందర్శనం ఆత్మ సాక్షాత్కారం అని పెద్దలచే చెప్పబడుతోంది. అధ్యాత్మ యోగము అని పిలువబడే అంతరాత్మ సాధన ద్వారా అది తప్పక పొందవచ్చు. అట్టి ఆత్మసాక్షాత్కారం సంపాదించుకున్న మహనీయులు ఉన్నారు. అంతటా ఆత్మను సాక్షాత్కరించుకున్న ధీరుడు ఇక ఇక్కడి హర్షశోకాలను అతి సులభంగా దాటివేస్తున్నాడయ్యా. ఆధ్యాత్మయోగాత్ అధిగమైన ఏవం మత్వా ధీరో హర్షసుకో జహాతి. అట్టి అధ్యాత్మశాస్త్రమును చక్కగా, బాగుగా, సుదీర్ఘంగా, అభ్యాసపూర్వకంగా వినాలి. విని ఊరుకోకూడదు, బుద్ధితో గ్రహించాలి. వివేచనతో, వివేక బుద్ధితో గ్రహించి అట్టి ఆత్మస్వభావంగా చెప్పబడిన దానిని స్వస్వభావంగా, స్వాత్మధర్మముగా మరల్చుకోవాలి. అట్టి స్వస్వరూప దర్శనం మనకు స్వభావ సిద్ధం కావాలి. అప్పుడు సమస్త వస్తురూప ఆనందములకు సర్వదా అతీతమైన ఆత్మానందానికి అర్హులం. అట్టి స్వస్వరూపానంద ప్రదమగు ఆత్మసాక్షాత్కారానికి సర్వదా సర్వమును ఆత్మస్వరూపంగా దర్శించగలిగే మహోన్నత ఆత్మీయస్థితికి నీవు ఇప్పుడు అర్హత పొంది సంసిద్ధుడవే ఉన్నావని నాకు అనిపిస్తోందయ్యా. నచికేతుడు, స్వామి, ఇది చేయండి, ఇది చేయకండి అనే వేదశాస్త్రముల విభాగములకు, ధర్మ అధర్మ విభాగములకు, కృత అకృత కర్మ వ్యవహారములకు సంబంధించిన దేశ కాల ఆచారాది వ్యవహారములకు, వీటన్నిటికీ అతీతమే, ఉత్కృష్టమే, సర్వమునకు ఆధారమైనట్టి శాస్త్రసారం ఏమిటో నాకు బోధించవలసినదిగా మీ పాదములను స్పృశిస్తూ అర్థిస్తున్నాను హే గురువర్య. ఏ పదము భూత వర్తమాన భవిష్యత్లకు యాజమాన్యం వహిస్తున్నదో అట్టి తత్పదము గురించి చెప్పండి. శ్రీ యమధర్మరాజు, సరే, శ్రద్ధాసక్తుడవే విను. ఏ స్థానము లేక పదము గురించి వేదశాస్త్రములన్నీ నొక్కి వక్కాణిస్తున్నాయో, తపోధనులంతా అంతిమంగా ఏ స్థితిని పరాకాష్ఠగా ప్రకటించి ప్రపంచానికి చెప్పుచున్నారో, ఏ స్థానమును సంపాదించుకోవాలనే మహదాసేయులంతా కొందరు బ్రహ్మచర్య వ్రతులే ఆచార్యులను సమీపించుచూ సర్వయుక్తులు ఉపాయములు ఆశ్రయించి సర్వశక్తులు సమర్పించి ప్రయత్నశీలురై ఉంటున్నారో, ఆ పదము లేక స్థానము లేక గమ్యమును సంగ్రహంగా ఇన్ అ నట్షెల్ ఓం అనే సంజ్ఞచే వేదోపనిషత్తులచే ప్రతిపాదించబడుతోంది. అట్టి ఓం కారముచే ఉద్దేశించబడేదే సర్వుల ఏకాత్మ స్వరూపమగు పరమాత్మ, సర్వుల అంతర్యామి. మార్పుచేర్పులు పొందనిది కాబట్టి అది అక్షరం. అదియే సమస్త జగత్ వ్యవహారమునకు పరమెనది. అది అంతటికీ పరమే, సర్వరూపములు తానే అయి ఉన్నట్టిది. ఏ జీవుడితే అట్టి తన యొక్క సర్వాత్మకమైన నిత్య నిర్మలాత్మ స్వరూపం సుస్పష్టము, నిర్దుష్టము, అనునిత్యము, స్వాభావికము చేసుకుంటాడో, అట్టి జ్ఞాన విజ్ఞాని ఏది పొందాలో అది పొందినవాడే. ఓ నచికేత, అట్టి సర్వాత్మకమగు ఆత్మస్వరూపమును ఆశ్రయించటమే శ్రేష్టము. ఇక మిగతాదేది పొందికూడా లాభమేమున్నది? కేవలము పరము అగు స్వస్వరూపాత్మ అన్నిటికంటే ఉత్కృష్టం. అట్టి ఆశ్రయమును తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞానులకు కూడా దృష్టాంతము, సోదాహరణము అగుచున్నాడు. సర్వ ఉపాధులతో జ్ఞాత నోవర్ గా వేంచేసియున్న మనందరి ఆత్మేశ్వరుడు మన స్వస్వరూపము అయినట్టి జ్ఞాతాత్మ వాస్తవానికి జనించటమూ లేదు, మరణించటమూ లేదు. అది ఎక్కడినుంచో ఇక్కడికి రావటం లేదు, ఇక్కడి నుండి మరెక్కడికో పోవటమూ లేదు. ఆత్మ అనబడు సమస్త జీవుల కేవల స్వరూపము ఎటువంటిదంటే, జన్మ కర్మాదులు లేనిది, భూత వర్తమాన భవిష్యత్తులలో యథాతథ రూపంగా ఉన్నది, కాలబద్ధం కాదు, శాశ్వతం. అది అన్నిటికీ మునుముందే ఉన్నది, కనుక పురాణం అని చెప్పబడుతోంది. పురాణవం పూర్వమువలేనే ఇప్పటికిప్పుడు సిద్ధమయ్యే ఉన్నది. అట్టి సర్వాత్మకమగు మన ఆత్మరూపం నశించేది కాదు. ఇక మరణం ఎవరికి? ఈ దేహాదులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే. ఈ దేహాలకు వేరై దేహి సర్వదా ఆత్మస్వరూపంగా వెలుగొందుచూనే ఉన్నాడు. నచికేతుడు మహాత్మా, మరి మాకు కంటికి కనిపించే ఈ చావటం, చంపటం మొదలనవన్నీ ఏమిటి? యమధర్మరాజు, సరస్సులోని జలంలో బుడుగలులాగా ఆత్మయందు ఈ అనేక దేహాదులు కనబడుతున్నాయి, కనుమరుగవుతున్నాయి. కాని ఈ జీవుడు తన యొక్క ఆత్మస్వరూపం ఏమరచటం చేత ఈ దేహమే నేను అని భ్రమించి పరిభ్రమిస్తున్నాడు. అయ్యో, నేనిప్పుడు మరణిస్తున్నానే, ఆహా, ఇప్పుడు ఈ దేహిని నేను చంపుచున్నాను ఇట్లా అనుకునే ఆ ఇద్దరు జీవులు ఎందుకట్లా అనుకుంటున్నారంటావా? ఆ ఇద్దరూ కూడా దేహదృశ్యాదుల గురించి మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. తమ తమ దేహి స్వరూపమేమిటో అద్దాని గురించి వారు విజ్ఞానపూర్వకమైన ఆత్మదృష్టి కలిగి ఉండటము లేదు. కాబట్టే అట్లా భ్రమతో కూడిన పరిమిత దర్శనము పొందుచున్నారు. ఆ ఉభయ దేహుల ఆత్మస్వరూపం తాను చచ్చేది కాదు, తనకు వేరుగా ఉన్న మరొక ఆత్మను చంపేది కాదు. వేలువేలు తరంగాలలో వేలువేలన జలం ఉన్నదా? ఒక తరంగ జలం మరొక తరంగ జలమును భేదించటమెక్కడిది? సర్వుల ఆత్మ ఒక్కటే అయి ఉండగా, ఉభయులు ఆత్మయే తమతమ వాస్తవ స్వరూపంగా కలిగి ఉండగా, ఒక జీవాత్మ మరొక జీవాత్మను చంపటమెక్కడిది? అదంతా దేహముల దృష్టికి కనిపిస్తోంది. అంతే, ఒక పర్వతంతో పోలిస్తే అణువు ఎంతటి సూక్ష్మమో, అణువు కంటే ఆత్మ అంతటి సూక్ష్మం. అయితే సృష్టిలోగల అతి పెద్దదైన సర్వ వస్తువుల కంటే ఆత్మ బహు మహత్తరమైనది, బహు ఘనీభూతమైనది, సుస్పష్టమైనది. అది ఎక్కడో దూరంగా ఉన్నదా? లేనే లేదు. సర్వజీవుల హృదయ గుహలలో సర్వదా వేంచేసియే ఉన్నది. మరి అద్దానిని దర్శించాలంటే అది అంత సులభం కాదు. కాని ఒకానొక విధంగా అది సులభమే కూడా. ఎవరైతే ఇంద్రియములకు విషయములగుచున్న ఈ జగద్విషయముల పట్ల సర్వ కోరికలను త్యజించి దృశ్య సంబంధమైన సర్వ ఆందోళనలను జయించి వేసి ఉంటారో, అట్టివారు నిర్మలము కావించబడిన తమ ఇంద్రియములచే అంతటా అన్నిట అన్నీగా ఉన్న ఆత్మను దర్శించి ఆనందిస్తున్నారు. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః, అంతటా ఆక్రమించి ఉన్నట్టి ఆత్మ ఉన్నచోటే కూర్చుని ఉండి అంతటా సంచరించుచున్నదే ఉంటోంది, దూరమును అధిగమించి ప్రయాణించగలుగుతోంది, సేనించియే అంతటా ప్రసరించి ఉంటోంది. అది ఆనందరూపమా, ఆనందాతీతమా? అద్దాని అనుభవం ఎట్టిది? అది నాకు నేను, నీకు నీవు, ఎవరికి వారే ఆస్వాదించి అనుభవించవలసినదేగాని ఒకరికి మరొకరు అందివ్వగలిగేది కాదు. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం, ఆత్మ అశరీరి. అద్దానికి శరీరమనేదే లేదు. కాని ఆ ఈ కనబడే అశాశ్వత శరీరాలలో అది ప్రవేశించి ఉంటోంది. అది అన్నిటికన్నా పరము మహత్తరము అయి ఉన్నది, సర్వగతమైనది. అట్టి తన యొక్క ఆత్మస్వరూపం ఎడిగిన జీవుడు ఇక ఎందుకు శోకిస్తాడు? శోకించడు. మత్వా ధీరోన శోచతి. నచికేతుడు మహాత్మా, అట్టి ఆత్మను గురించి ఇప్పుడు నాకు బోధించండి. నేను మీ ద్వారా అద్దాని గురించి తెలుసుకుని ఆత్మతత్వజ్ఞుడను అవుతాను. శ్రీ యమధర్మరాజు, న అయం ఆత్మా ప్రవచనేన లభ్యో, అట్టి ఆత్మానుభవం మాటలతో చెప్పితే తెలియబడేది కాదు, సొంత మేధస్సును ఉపయోగించి తెలుసుకోగలిగేది కూడా కాదు. చదవటం వలనో వినటం వలననో అనుభవానికి వస్తుందా అంటే అదీ కాదు. ఆ ఆత్మ భగవానుడు ఎవ్వరిని వరిస్తే వారికే అది లభ్యం, వారికే ఆత్మ స్వశరీరాన్ని విస్తపరుచుకునిచున్నది. ఎవరికి ఆత్మ ప్రియమవుతుందో అది వారికి ప్రియమే లభిస్తుంది. ఎవరైతే సహజీవులను ద్వేషించటం, బాధించటం, అవమానించటం, అల్పభావన కలిగి ఉండటం, ఇటువంటి దుశ్చరితముల నుండి విరమించరో, ఆత్మభావనను ఆశ్రయించరో. అట్టి వారు ఎంతగా చదివినా, విన్నా, మాట్లాడినా ఆత్మస్వరూపమును గ్రహించజాలరు. అశాంతమైన చంచలమైన మనస్సు, బుద్ధి కలవారు తెలివితేటలు కలిగియుండి కూడా ఆత్మానుభవమును పొందజాలరు. సర్వబ్రహ్మజ్ఞాన సమాచారములు, సర్వక్రియా దక్షతలు ఎద్దాని యొక్క ఆహారమో, ఎద్దానికి మృత్యువో ఒక ఫలహారం వంటిదో, అట్టిది ఇట్టిది అని ఎవరు తెలుసుకోగలరు? ఎక్కడ ఏమని గుర్తించి దర్శించగలరు? అద్దానిని నిర్ణయించి ఎవరు నిర్వచించగలరు? ఎవరికి వారు తమయందు సర్వభావములకు జనన స్థానముగా స్వానుభవం పొందవలసినదే.